చూస్తుంటే పువ్వుల షేపు కని పోలందే విటైపు సెంటిమెంటల్ అనిపిస్తావే నాకు మెంటల్ అనిపిస్తావే ఒకసారి నువ్వు నాతో చేరాక ఊరేసు కరులా దుసుకెళ్ళదే బ్రేకులు ఎక్కే ఒకే చెప్పాక.